రతాల రతాల, నీ దగ్గరున్న రసాల్లో ఒక రసం ఇవే. ఏడిసావు దామిడి కాలీస్ అయ్యో, నీకెందుకు నూజు పెట్టి రసాలు? రతాలు ప్లీజే. తమ్మిడి కొడక, నీకు నానే ట్రై ఇచ్చేది. అప్పా అట్ట కాదే, నిన్ను ముట్టుకుంటే నా ఒళ్ళంతా జివ్వు అంటది. నీ పాడత్తా ఏట్రా నువ్వు, నన్ను ముట్టుకుంటే చాకుటి సత్తావు ఎదవా. ఒక్కసారి ముట్టుకుని చచ్చిపోతాదే ప్లీజే రతాలు. తాత అట్ట కాత్తాత అడిగేది, నేను అడిగి పెడతా చూడు. రతాలు రతాలు నూచివీడు రతాలు ఇస్తావా ఇస్తావా. రతాలు రతాలు కోడి పుంజులు ఇస్తాను వస్తావా వస్తావా. నువ్వు గాలి పెట్టుకుంటే హైటెక్స్ కార్డు ఇస్తాను, గౌను వేసుకుంటే లో నెక్ జాకెట్ ఇస్తా. మడత మంచం మడుచుకొచ్చే వచ్చే వచ్చే వచ్చే వచ్చే. రతాలు రతాలు నూచివీడు రసాలు ఇస్తావా ఇస్తావా. రతాలు రతాలు కోడి పుంజులు ఇస్తాను వస్తావా వస్తావా. రాను రాను నాను రాను కుదరదయ్యో, కాదు కాదు ఇలు కాదు ఒగ్గివయ్యో. ఏంటే వేరే పాటలకు వెళ్ళిపోయావు, నుమ్మి రై నువ్వే. దీని దుంపతెగా తెలియనట్టు నవ్వుతోంది రాలుగాయి రంగసానిరో, దీని దుంపతెగా తెలియనట్టు నవ్వుతోంది రో. రతాలు రతాలు నూచివీడు రసాలు ఇస్తావా ఇస్తావా. రతాలు రతాలు కోడి పుంజులు ఇస్తాను వస్తావా వచ్చి దూపి. నడక చూడు చూసా అన్నాడు చూడు చూసా, అరి తాకి చూడు. చచ్చాడు. నేను చెప్తానే ఉన్నానా సాకుడు సత్తాడని? రంజుకుందిరా చెంత చేరమంటే తెగ నాంచుతోందిరా. కన్ను కొట్టి నన్ను అది రెచ్చగొట్టేరా, చెయ్యి పట్టబోతే అది జారుతుందిరా. చూపులకే సుందరాంగిరో, దీని జిమ్మదియా చెయ్యి మీద వెయ్య నీదురో. చూపులకే సుందరాంగిరో, దీని జిమ్మదియా చెయ్యి మీద వెయ్య నీదురో. రతాలు రతాలు నూచివీడు రసాలు ఇస్తావా ఇస్తావా. రతాలు రతాలు కోడి పుంజులు ఇస్తాను వస్తావా వస్తావా.